వాసనా త్యాగము జ్ఞాతే వస్తున్యపి బలవతి వాసననది రేషా కర్తా భోక్తాప్యహమితి దృఢయాస్య సంసార హేతుః ప్రత్యక్ దృష్ట్యాత్మని నివసత సాపనేయ ప్రయత్నాత్ ముక్తిం ప్రాహుస్తదిహ మునియో వాసన తానవం యత్. 268 వస్తుని ఆత్మ జ్ఞాతేపి పంచకోర విలక్షణమైనదిగను బ్రహ్మ భిన్నముగను శాస్త్రయుక్తులచే తెలియబడినను యాయే వాసన వాసన అస్య ఈ జీవునకు సంసార హేతుః కర్తృత్వ భోక్తృత్వాదరూపమైన సంసారమునకు కారణమైనదో అహం కర్తా భోక్తా ఇతి నేనే కర్తను నేనే భోక్తను అని దృఢ తొలగింప శక్యము కాక ఉన్నదో అనాది బహుకాలము నుండి అనువర్తించుచున్నదో ఏషాత్ ఈ వాసన బలవతి చాలా బలము కలది. లోకములో కూడా స్వప్నమునందు చాలా భయపడిన వానికి బాగుగా మెలకువ వచ్చిన పిమ్మట కూడా కొంతసేపటి వరకును మనస్సులోని కంగారు తగ్గదు కదా. అందువలన ఆత్మని బ్రహ్మయందు ప్రత్యదృష్ట్యా బహిర్ముఖత్వమును పూర్తిగా విడచి అంతర్ముఖత్వముతో అనగా నిర్వికల్పక సమాధిలో అభేద జ్ఞానముతో నివసత నివసించువానిచే సా ఆవాసన ప్రయత్నాత్ ప్రయత్నమువలస అపనేయ ఏలేనా యత్ ఏ వాసనతనపం వివాసనలు అనుతటములై తమ కార్యము చేయజాలని స్థితి ఏది కలదో తద్దానినే ఇహై లోకమునందు లేదా శాస్త్రమునందు మునేహ శాస్త్రార్థమన శీలులగు మునులు ముక్తి ముక్తునిగా ప్రాహుంహ చెప్పుదురు. తొలగింపదగనది ఈ విధముగా బ్రహాత్మభావముతో స్థితియే ప్రమాదములేని స్థితియే ముక్తిగాన దృఢతరమైన సాధంచతుష్టయ సంపత్తి లేకపోయినను పూర్వజన్మకృత పుణ్యవశముచే బ్రహ్మజ్ఞానమును పొందినవారికి కూడా వాస నాక్షరూపమగు మనోనాశము కొరకే నిరంతర సమాధరూపమగు ప్రయత్నము ఆవశ్యకమే అని చెప్పినట్లైనది. శ్రీవివేక 28 354 శ్రీవివేక చూడామణి అవ ప్రతిబంధమేదైన ఉన్నచో ప్రత్యదృష్టితో ఆత్మయందు స్థితికు దరదుగాన అట్టి ప్రతిబంధమును దానిని తొలగించుకొనుటకు ఉపాయమును కరుణానిధి యగు గురు విస్తరముగా ఉపదేశించుచున్నాడు. అహమ్మమేతి యో భావో దేహాక్షాదావనాత్మని అధ్యాసోష్యం నిరస్తవ్యో విదుషా స్వాత్మనిష్టయ. 269 అనాత్మని అనాత్మయైన దేహాక్షాదౌ నేహేంద్రియాదులందు ఆది పదముచే ప్రాణమనోబుద్ధ్యాదులను గూడా గ్రహింపవలెను. అహం మమ ఇతి నేను నాది అను యహ ఏ భావభావము కలదో అయం ఈ ఆధ్యాసః అధ్యాసము విదుషా శ్రవణమననములు గలుగ పురుష శ్రేష్ఠునిచే స్వాత్మనిష్టయా స్వాత్మయగు బ్రహ్మయందు పూర్తిగా స్థితి అనురూపముగల నిధిధ్యాసనముచే నిరస్తవ్యః సములముగా నశింపజేయదగనది. 1 దానిని ఇట్లు నశింపజేయవలెనో చెప్పుచున్నాడు. జ్ఞాత్వా స్వం ప్రత్యేగాత్మాసం బుద్ధి తద్వృత్తి సాక్షిణం సోహమిత్యేవ సద్వృత్యానాత్మన్యాత్మమతిం జహి. 270 స్వంతనను బుద్ధితర వృత్తి సాక్షిణం బుద్ధికిని దాని వృత్తులకును సాక్షియగు ప్రత్యేగాత్మానం ప్రత్యేగాత్మనుగా జ్ఞాత్వా తెలుసుకొని సోహమిత్యేవనేనే ఆ పరమాత్మను అనేడు. సద్వృత్యాకాలత్రియాబాధ్యమగు అభేద జ్ఞానముచే అనాత్మని అనాత్మయగు బుద్ధ్యాధికమునందు ఆత్మమతిమహంకారమును జహి నశింపజేయుము. అవ భ్రాంతి పరంపర యొక్క హేతువును త్యజించుట ద్వారా భ్రాంతిని కూడా తొలగింపజేసుకును ఉపాయమును చూపుచున్నాడు. వాసనాత్యాగము 855 లోకానువర్తనం త్యక్త్వా త్యక్త్వా దేహానువర్తనం శాస్త్రానువర్తనం త్యక్త్వా స్వాధ్యాసాపనయం కురు. 271 లోకానువర్తనం లోకానువర్తనమును అనగా లోకము యొక్క ఇష్టము ప్రకారము ప్రవర్తించుటను త్యక్త్వా విడచి దేహానువర్తనం దేహానువర్తనమును త్యక్త్వా విడచి శాస్త్రానువర్తనం శాస్త్రానువర్తనమును త్యక్త్వా విడచి స్వాధ్యాసావనయం నీ యొక్క అధ్యాసం యొక్క నాశనమును కురుచేయుము. జనకరుపానైష్ఠుర్యముత్సృజ్యతాం జనుల విషయమున జాలిని నిష్ఠురత్వమును అనగా దయారాహిత్యమును విడువవలెను. యు దేహేహమ్మతి రుజ్ఞ్యతాం దేహమునందు అహంకారమును విడువుము అనియు సాధన పంచుకము నందుకూడ చెప్పబడినది. శాస్త్రానువర్తనమనగా మోక్షోపయోగి గ్రంథములను కాక ఇతర గ్రంథములు అధ్యయనాధికము చేయుట లేదా దృఢతరం కర్మాసు సంత్యజ్యతాం దృఢతరమగు కర్మను వెంటనే విడువవలెను అను ఉపదేశముననుసరించి శాస్త్రపదమునకు కర్మశాస్త్రమని అర్థము చెప్పవచ్చును. ఈ లోకానువర్తన దేహాను వర్తన శాస్త్రానువర్తనములను మూడింటినీ విడచి స్వాధ్యాసపన యం కురు హంకార మమకారములను నశింపజేసుకొనుము. అవ లోకానువర్తనాదులను ఏల విడువవలెనో చెప్పుచున్నాడు. లోకవాసనయ జంతోహ శాస్త్రవాసనయ పీచ దేహవాసనయ జ్ఞానం యథావన్నేవ జాయతే 272 జన్లోహ మానవునకు లోకవాసనయ లోకవాసనచేతను శాస్త్రవాసనయ పీచ శాస్త్రవాసనచేతను దేహవాసనయ దేహవాసనచేతను యథావత్ యథార్థమైన జ్ఞానం విజ్ఞానము నైవజాయతే కలుగదు. 356.10 శ్రీవివేక చూడామణి, లోకవాసన ఎనగా లోకులెవ్వరును నన్ను ఎన్నడును నిందింపకుండునట్లును ఎల్లప్పుడు మెచ్చుకొనునట్లును ప్రవర్తించేదను అనుపట్టుగల ఈ వాసన చాలా ప్రతిబంధకమైనది. ఆ విధముగ ఎవడును ప్రవర్తింపజాలడు కదా. ఈ విషయమును విద్యారణ్యగురుచరణులు జీవన్ముక్తి వివేకములోని వాసనాక్షయ ప్రకరణము నందు విస్తరముగా ప్రతిపాదించియున్నారు. కో లోకమారాధయితుం సమర్థః లోకమును ఎవరు సంతోషపెట్టగలరు? విద్యతే న ఖలు కశ్చిదుపాయః సర్వలోక పరితోషకరో యః సర్వథా స్వపాతమాచరణీయం కిం కరిష్యతి జనో బహుజల్ప. అందరినీ సంతోషపెట్టు ఉపాయమేదీను లేదు కదా. అందుచే అన్ని విధముల తనకు ఏది నాతమో అట్టిదానినే చేయవలెను. ఇష్టము వచ్చినట్లు మాటలాడెడు జనులు ఏమీ చేయగలరు అని అచట చెప్పబడినది. కావుననే భగవద్గీతలో కూడా నిందాస్తుతులను తుల్యముగ తీసుకొనువాడే నిజమైన భగవద్భక్తుడు అని చెప్పబడినది. పాఠవ్యసనము శాస్త్రవ్యసనము అనుష్ఠానవ్యసనము అని మూడు విధములగు శాస్త్రవాసనను గూర్చి వరుసగా భారద్వాజ దుర్వాసో దాసురుల దృష్టాంతములతో జీవన్ముక్తి వివేకమున బాగుగా చెప్పియున్నారు. అట్లే దేహమును ఆత్మేని భావించుట దేహమునకు గుణములను చేకూర్చుకొనవలెనని అభిలషించుట దోషములను తొలగింపజేసి కొనవలెనని అనుకొనుట అని దేహవాసన కూడా మూడు విధములని ఆ గ్రంథమునందే వివరింపబడినది. ఆ విషయములు ఆ గ్రంథము నుండియే తెలుసుకొనవలెను. ఈ మూడు వాసనలు ఉన్నంతకాలము యథార్థమైన జ్ఞానము కలుగదు. కోము అవ ప్రామాణికుల వచనము ప్రకారము ఈ వాసన్మాత్రయమే సమ్యక్ జ్ఞాన ప్రతిబంధకము అని చెప్పుచున్నాడు. వాసనాత్యాగము 357%. సంసారకారాగుహమోక్షమిచ్చో అయోమయం పాదనిబద్ధ శృంఖలం వదంతి తదా జ్ఞాహ పటువాసనాత్రయం యోస్మాద్విముక్తస్స ఉపైతి ముక్తిం. 273. తజ్ఞాహ బ్రహ్మవేత్తలు పటువాసనాత్రయం కూసింపక బలముగానున్న లోకశాస్త్ర దేహవాసనలనడు వాసనాత్రయమును నంసర్కారా గృహమోక్షం సంసారమును కారాగృహము నుండి మోక్షమును ఇచ్చో అభిలషించువానికి అయోమయ ఇనుము వికారమైన పాదనబద్ధ శృంఖిలం పాదములందు కట్టబడిన సంఖ్యలనుగా వదంతి చెప్పుదురు. అనుప సంకెళ్లతో కట్టబడిన పాచములు కలవాడు ఏ విధముగా నడువజాలతో అట్లే లోకాదివాసనాత్రయముతో కూడినవాడు పరమమగు ఆ విష్ణుపదమును పొందజాలడు అని అభిప్రాయము. యహ ఎవడు అస్మాత్ ఈ వాసనాత్రయము నుండి విముక్త ముక్తుడగునో అనగా ఆ వాసనలను దుర్బలమైన వాటినిగా చేయును. సహా అతడు ముక్తిం ఉపైతి యథార్థజ్ఞానముచే మోక్షమును పొందును. అవ ఆత్మవాసనలను పెంపొందించుకొనుటయే ప్రతిబంధక వాసనలను తొలగించుకొనుటకు కారణమని దృష్టాంతపూర్వకముగా చెప్పుచున్నాడు. జలాది సంపర్కవశాత్ ప్రభూత దుర్గంధధూతాగర దివ్యవాసన సంఘర్షణేనేవ విభాతి సమ్యగ్ విధూయమానే సతి బాహ్యగందే. 274. జలాది సంపర్క వశాత్ జలాదులతో సంబంధము వలన ప్రభూత దుర్గంధధూత అధికమైన దుర్గంధముచే కప్పబడిన అగరు దివ్యవాసన అగరు యొక్క సుగంధము సంఘర్షణేనే వరాయిటచితనే బాహ్యగందే బాహ్యమగు దుర్గంధము విధూయమానే తొలగింపబడినదగుచుండగా సమ్యక్ బాగుగా విధాతి ప్రకాశించును అని దృష్టాంతము. 858. శ్రీవివేక చూడామణి, అంత అశ్రితానంత దురంత వాసన ధూళివిలిష్ట పరమాత్మవాసన ప్రజ్ఞాతి సంఘర్షణతో విశుద్ధ ప్రతీయతే చందనగంధవత్ స్ఫుట. 275. అంత శ్రితానంత దురంత వాసనధూ లీవిలిప్త లోపల నున్నదియు బహువిధమైనదియు దుష్ఫలముల నిచ్చునదియు అగు అనాత్మవాసన ఏనెడు ధూలిచే ఎక్కువగా అణగొట్టబడిన పరమాత్మవాసన పరమాత్మవాసన ప్రజాతి సంఘర్షణత తమేవ ధీరో విజాయ ప్రజ్ఞాం కుర్విత బ్రాహ్మణ ధీరుడైన బ్రాహ్మణుడు ఆ పరమాత్మనే తెలుసుకొని ప్రజ్ఞను చేయవలెను అను శృతిచే చెప్పబడినదియు బ్రహ్మాత్మనోహ శోధితయోహ ఏకభావావగాహిని నిర్వికల్పాచ చిన్మాత్రా వృత్త్యః ప్రజ్ఞేతి కథ్యతే అని చెప్పబడుచున్నదియు 428. అగు ప్రజ్ఞచే ఎక్కువ సంఘర్షణము వలన అనగా మనస్సును కోస సంబంధము లేనిదానినిగా ఉంచుట వలన విశుద్ధ అనాత్మవాసన బంధము లేనిదే చందనగణపత్ చందనగంధము వలె స్ఫుటా స్పష్టమైనదై ప్రతీయతే తెలియను. ఇది దార్ఘాంతికము. అవ చెప్పబడిన విషయమునే సంగ్రహించుచున్నాడు. అనాత్మవాసనాజాలై స్థిరోభూతాత్మవాసన నిత్యాత్మనిష్టయా తేషాం నాసే థాతి స్వయం స్ఫుట. 276. అనాత్మవాసనాజాలై అహ అనాత్మలను గూర్చిన లోక దేహశాస్త్రవాసనల యొక్కయు దన్లో దర్పో భిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ ఇత్యాది శ్లోకములలో ఆసుర సంపత్తిగా చెప్పనున్న వాసనల యొక్కయు సముదాయముల చేత తిరోభూతానచివేయబడిన ఆత్మవాసన ఆత్మవాసన నిత్యాత్మనిష్టయా నిత్యమగు బ్రహ్మనిష్టచే తేషాం ఆ వాసనజాలముల యొక్క నాశేజనాశము జరగగా స్వయం స్వయముగనే స్ఫుట స్ఫుటమైనదే భాతి ప్రకాశించుచున్నది. వాసనాత్యాగము. 359. అవ అస్మాల్లోకాత్రేత్య ఇపీత మన్నమయమాత్మానముప సంక్రామతి. ఈ లోకమును విడచి అన్నమయమైన ఈ ఆత్మను దాటి వెళ్ళును ఇత్యాది శృతిచేతను సనేహ సనైరుపరమేద్బుద్ధ్యా ధృతిగృహీతయ ఆత్మసంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్ ధైర్యముతో నిగ్రహింపబడిన బుద్ధితో మెల్లమెల్లగా వైరాగ్యమును అలవరుచుకొనవలెను. మనస్సును ఆత్మపై నిలిపి ఇతర విషయములను వేటిని గూర్చి ఆలోచింపరాదు అను గీతాస్మృతి చేతను చెప్పబడిన వాసనాక్షయోపాయమును చెప్పుచున్నాడు. యథాయథా ప్రత్యేగవస్థితం మనః తథా తథా ముంచతి బాహ్యవాసనాః నిశేషమోక్షే సతి వాసనానం ఆత్మానుభూత్యః ప్రతిబంధశూన్య. 276. మనః మనస్సు యథాయథా ఎట్లెట్లు ప్రత్యక్లోపల అవస్థితం అభ్యాసపై రాగ్యములచే స్థరముగా నుండునో తథా తథా ఆ విధముగా బాహ్యవాసనాః పుత్రాదులందు మమకారము అన్నమయాదులందు అహంకారము మొదలగు వాసనలను ముంచెతి విడుచును. వాసనానం వాసనలేత్ర నేహశేషమోక్ష సతి వేదాంతార్థ విచారపూర్వకముగా నిరంతర మగు నిర్వికల్పక సమాధి ద్వారా రసోవ్యస్య పరం దృష్ట్వా నిపర్తతే పరమాత్మను చూచిన పిమ్మట రసము విషయాభిలాష కూడా నివర్తించును అని స్మృతిలో చెప్పిన విధమున నిశేషముగా అనగా సూక్ష్మరూపమున కూడా ఉండని విధమున ఆశ్రయముగు మూలాజ్ఞానముతో కూడా మోక్షము అనగా అత్యంత నివృత్తి కలుగగా ఆత్మానుభూత ఆత్మానుభవము ప్రతిబద్ధకు న్యా ప్రతిబంధమేదియు లేనిదిగా ఉండును. శ్రీ వివేక చూడామణి అవ కార్యనాశనము ద్వారా కారణమును నశింపజేయవలెనుగాన 9 శ్లోకములలో వాసనాకార్యముగు భ్రాంతి యొక్క నాశనము వాసనాక్షయమున కారణమని చెప్పుచున్నాడు. 380